అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మినబంటు నేను, నాకేమి భయంబు చింతలికయేటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నా మనంబులో. నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిదియ తిరువడిగొలుతున్. పరమ భాగవతులారా, పోతన భాగవతం సప్తమ స్కంధంలో ప్రహ్లాద చరిత్ర. ప్రహ్లాదుడు నారద మహర్షి తనకు చెప్పిన విధంగా రాక్షస బాలరులకు చెబుతూ ఉన్నాడు. ఆయన ఇట్లా అంటూ ఉన్నాడు, ఇంకా ఈశ్వరమూర్తి అయిన కాలంబునం చేసి వృక్షంబు కలుగుచుండ ఫలంబునకు జన్మ సంస్థాన వర్ధన అపక్షీణత్వ పరిపాక నాశంబులు ప్రాప్తంబులైన తెరంగున దేహంబునకుంగా అని షడ్భావ వికారంబులు ఆత్మకులేవు. చాలా జాగ్రత్తగా మనము ఈ దృష్టాంతమును దార్ష్టాంతికములను కూడా, అంటే దృష్టాంతంగా ఏం చూపిస్తూ ఉన్నాడు, ఈశ్వరమూర్తి అయిన కాలము, అంటే కాలము ఈశ్వర స్వరూపమే, అహమేవ అక్షయ కాల అంటాడు శ్రీకృష్ణస్వామి గీతలో. కాలము అనేది ఎప్పుడూ ఉంటుంది, మనకి వ్యక్తమై కనిపించదు, కానీ మూర్తమే, అంటే ఒక మూర్తి కాలము అనేది, అది ఒక రూపము అన్నమాట. ఆ కాలము వలన ఏమవుతుందనంటే వృక్షము, ఒక విత్తనము వృక్షమవుతుంది కాలం వలనే కదా. ఆ భూమిలో ఉన్నవి కావచ్చు, మనం పాతేసేవి కావచ్చు, ఏదైనా సరే కాలం వలన రోజు రోజుకి అలా విత్తల్లా వృక్షమవుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు వృక్షం అయిన తర్వాత దానికి ఫలము, ఈ ఫలము అనేటటువంటిది, ఈ ఫలానికి అంటే పండు, చెట్టుకు కాసే పండుకి జన్మ, అంటే దాని నుంచి ఒక కొమ్మలో నుంచి పుడుతూ ఉంటుంది. ఆ తర్వాత సంస్థానము, ఏదో మొగ్గలాగా ఉండటము, వర్ధనము పెరగటము, తర్వాత అపక్షీణత్వము పరిపాకము, వరుసనే పండుగ కలుగుతూ ఉంటాయి. ఈ దశలన్నీ నాశనము, మనమేం కొయ్యవసరం లేదు, కొయ్యకపోయినా కూడా తొడిమ నుండి ఊడి పడిపోతూ ఉంటుంది. ఇన్ని దశలు కూడా చెట్టుకు ఉన్నాయా, పండుకే తప్ప, పండుకే ఉంటాయి, చెట్టుకు ఉండవు. అలాగే దేహంబునకు కాని షడ్భావ వికారంబులు ఆత్మకు లేవు. దేహము పండు లాంటిది, ఆత్మ చెట్టు లాంటిది. ఈ దార్ష్టాంతికంలో అంటే ఒక దృష్టాంతాన్ని చూపించినప్పుడు అక్కడ చెట్టుకేమో లేవు, పండుకు ఉన్నాయి ఇవన్నీ ఇన్ని దశలను. అలాగే ఇక్కడ దేహము అనేటటువంటిది పండు లాంటిది, ఆత్మ అనేది చెట్టు లాంటిది అనుకుంటే ఆత్మకు లేవు, ఈ దేహానికే ఉన్నాయి. అంటే పుట్టుక, పెరుగటము, వయస్సు, ఇంకా కృంగటము, నశించిపోవటము, ఇలాంటి దశలన్నీ శరీరాన్ని తప్ప ఆత్మయి కాదయ్యా. మరి ఇక ఆత్మ ఏమిటి అనంటే, ఆత్మ నిత్యుండు, అతడు నిత్యుడు, ఎల్లప్పుడూ కూడా మార్పు అనేది అసలు అతనిలో ఉండదు, ఒకే రకంగా ఉంటాడు, క్షయరహితుడు, నాశనం అనేది అసలు అతనికి లేనే లేదు, శుద్ధుడు. పైగా అతడు ప్రకృతి మలినములు అంటనివాడు, క్షేత్రజ్ఞుండు, క్షేత్రమును తెలిసినవాడు, తెలుసుకునేవాడు. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు దాన్ని తెలుసుకునేవాడు ఆత్మ. గగనాదులకు ఆశ్రయుండు, ఈ గగనము అంటే భూమి ఆకాశాదులు ఉన్నాయి కదా, వీటిని ఆశ్రయించుకొని ఉండడు, వీటికి ఇతడు ఆశ్రయుడు. అంటే ప్రతిదాని యందు ఒక ఆత్మ ఉంటుంది. ఆత్మ అన్నప్పుడు ఒక రూపము ఒక నామము వచ్చిందంటే దాంట్లో ఆత్మలు ఇవి అనేకం కోట్లు, ఒకటి కాదు కదా. ఒక ఏకవచనంలో చెప్పినంత మాత్రాన మొత్తం కలిసి ఒకటి కాదు, మొత్తం కలిసి ఒకటి కావాలంటే మళ్ళీ ఆవిడ పరమాత్మ ఒక్కడు, జీవులు అనేకం, అందరూ ఒప్పుకున్నటువంటి విషయమే ఇది. అలా ఈ జీవుడు గగనాదులకు ఆశ్రయుడు అంటే బృహదారణ్యకం అనే ఉపనిషత్తు చెబుతూ ఉంటుంది, యస్య పృథివీ శరీరం ఎం పృథివీ నవేద, ఎవడు పృథివికి ఎవనికి పృథివీ శరీరమో ఎవడిని పృథివీ తెలుసుకొనలేదో ఈ విధంగా వెళ్ళి యస్య ఆత్మా శరీరం అతనికి ఆత్మ కూడా శరీరమే అని చెబుతూ ఉంటుంది. అలాగే పరమాత్మకి ఆత్మ ఎలాగో ఈ భూమ్యాదులన్నీ కూడా ఆత్మకి ఎలాంటివి అంటే గగనాది ప్రతి దాంట్లోనూ ఒక ఆత్మ ఉంటుంది. గగనంలోకి ఒక ఆత్మ, వాయువు ఒక ఆత్మ, దాన్ని మనం దేవుడు అంటూ ఉంటాం. వాయువుని దేవుడు అంటాం, ఆకాశం వచ్చేటప్పటికి దేవత అంటాం. మనం పలికే ఆ మాటల్లో ఆ పుంలింగాలు స్త్రీలింగాలు అంటూ శబ్దాలకే అవి ఉంటాయి. అలా భూమిని దేవత అంటాము, అగ్ని దేవుడు అంటాము, వరుణ దేవుడు అంటాము. కనుక ఇవన్నీ కూడా ఆత్మలు కలవే, ఆత్మలుని ఆశ్రయించివి ఉంటాయి. ఇతడు ఆశ్రయుడు అన్నమాట వాటికి. క్రియాశూన్యుండు, క్రియలు అంటే పనులు అవి ఇతడికి అసలు ఏమీ అంటవు. కానీ ప్రకృతి సంసర్గం కలిసిన తర్వాత ఇతడే కర్త. కర్త శాస్త్రార్థవత్వాత్ అంటూ బ్రహ్మసూత్రములలో ఒకటి. అంటే శాస్త్రములన్నీ చెబుతూ ఉన్నాయి కర్త ఎవడంటే జీవుడే. అది ఎలా? ప్రకృతి సంసర్గం కలవాలి. ప్రకృతితో కలిసినప్పుడు ఇతడే కర్త అవుతాడు. ఆ ఫలమంతా ఇతడే మళ్ళీ అనుభవించేది. మనకు 13వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఉంటుంది, ప్రకృతిం పురుషం చేయవ విద్ధి అనాది ఉభావపి అంటూ. ఈ ప్రకృతి పురుషులు ఇద్దరు కూడా అనాదులు. ఇవి రెండు కూడా హేతువు ప్రకృతి. అంటే ప్రకృతి అనేది ఇతడికి వీడు ప్రవేశించగానే దానిని తనది అనుకొని ఇక పనులు మొదలు పెడతాడు. ఇతడికి స్వయంగా అయితే ఏమీ లేదు, ఇతడు క్రియాశూన్యుడు. మరి స్వప్రకాశుడు, తనంతట తానుగానే ప్రకాశిస్తూ ఉంటాడు. సృష్టి హేతువు, సృష్టికి హేతువు ఇతడే పుట్టిస్తూ ఉంటాడు. వ్యాపకుడు, ఇతడు శరీరం ఏ శరీరం ధరిస్తే ఆ శరీరం అంతా వ్యాపించి ఉంటాడు. ఇక్కడ పరమాత్మ అనుకోండి, మొత్తం వ్యాపించి ఉంటుంది పరమాత్మ తత్వము. కానీ కేవలం ఆత్మ అయితే ఏ శరీరం ధరిస్తే ఆ శరీరానికే ఆ మొత్తానికి అతడు ఎక్కడో హృదయంలో ఉంటాడు అని చెబుతూ ఉంటాయి ఉపనిషత్తులు. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అంటూ. ఆ హృదయం అనేది ఒకటి పద్మకోశము ఉంటుంది, తామర మొగ్గ అధోముఖమైన అంటే ఇలా తిరగబడి కిందకి ఉన్నట్లుగా బ్రహ్మరంధ్రము నుంచి ఒక నాళము వచ్చి ఇక్కడ హృదయము అనేటటువంటిది ఒక మొగ్గ తామర మొగ్గలాగా ఇలా కిందకే ఉన్నట్లుగా ఉంటుంది అని. కనుక ఇప్పుడు ఇతడు అక్కడ ఉంటాడు అని చెబుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వాడు జ్ఞానము చేత శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. కనుక వ్యాపకుడు, అది ఏనుగైనా వ్యాపిస్తాడు, చేయమైనా వ్యాపిస్తాడు. అంటే ఇతడు ఇంకా అణువు అన్నమాట. కనుక వ్యాపకుడు ఇతడు. వ్యాప్యం అంటే ప్రకృతి. నిస్సంగుడు, ఏ సంగము లేదు ఇతనికి. ఇతనికి సంగము అని అంటే దాన్ని స్మరించుట అనేటటువంటి స్థితి ఇతనికి లేదు. కానీ ఇతడు జాయతో విషయాన్ పుంసహ సంగస్తేషు ఉపజాయతే, ఎప్పుడైతే విషయములను ఇతడు తలంచుకుంటాడో అప్పుడు సంగం కలుగుతుంది అని చెబుతాడు పరమాత్మ. ఇతడు సహజంగా అయితే సంగము లేనివాడు, పరిపూర్ణుడు, పూర్ణమైనటువంటి వాడు ఇతడే. అంటే ఇతడిని పరిపూర్ణం చేయడానికి ఇంకొక వస్తువు తెచ్చి ఇతనికి కలపవసరలా. ఒక 99 ఉన్నాయి అనుకోండి, దానికి ఒకటి కలపాలి 100 కావాలంటే. అలాగే 99.999 ఎంత దూరం వెళ్ళినా ఏది ఒక పైస తగ్గినా అది నిండుగా తీసుకోదు. ఇప్పుడు మన కంప్యూటర్ లాంటివి చూస్తున్నాం కదా, ఒక్క లవలేషన్ తగ్గినా కూడా ఒక పాయింట్ తగ్గినా అది తీసుకోదు. అలాగే అది తెచ్చి ఇతనికి వేయాల్సిన అవసరం లేదు. ఇతడిని ఇంకొకటేదో తెచ్చి పూర్ణుడిని చేయాల్సిన పని లేదు. ఇతడే పరిపూర్ణుడు, ఇతడికి మరొకటి అవసరం లేదు. ఇలా ఏ ఆత్మకి ఆ ఆత్మమే ఇలాగే ఉంటుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అంటూ ఆ ఉపనిషత్తులో మొదటి మంత్రం ఉంటుంది. కొన్ని కొన్నిటికి ధ్యాన మంత్రములుగా వీటిని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఆ పరమాత్మ పూర్ణుడే, ఆ పరమాత్మలో నుంచి వచ్చినటువంటి ఆత్మ కూడా పూర్ణుడే. మరి ఒకటి కాదు కదా, కొన్ని కోట్లు వచ్చినాయి కదా సృష్టి ఆది అందు అని అంటే, మరి కొన్ని కోట్లు వచ్చినప్పుడు అది తగ్గిపోవద్దా అంటే అలా కాదండి. దీన్ని దీప ప్రదీపన్యాయము అంటారు. అంటే దీపము నుంచి ఇంకొక దీపానికి వెలిగించామనుకోండి, అలా ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి అవి వెలిగిస్తూ ఉంటే ఏం తగ్గవే, వెలుగుతీయి తగ్గవు. అంతేకాక దీనికి మరి మరొకటి నేను చెప్పాను, 1/3 అనేటటువంటి ఒకటి భిన్నాన్ని వేసుకుంటే దీనికి కారణం ఏమిటంటే, పాదోశ్య విశ్వభూతాని త్రిపాదశ అమృతం దివి. ఇదంతా మళ్ళీ పెద్ద లెక్క గందరగోళం అయిపోతుందేమో వదిలిపెడదాం. అంటే తగ్గకుండా ఉండటానికి ఇది ఒక లెక్క, 1/3 అనే భిన్నం వేసుకుంటే ఇది ఆవర్త దశాంశ భిన్నం అవుతుంది. మీరు ఎంతకాలం చేసినా దీనికి ఆగిపోవటం అనేది ఉండదు. దీన్ని రికరింగ్ అని ఏదో అంటారు, దాన్ని ఎత్తున చుక్కబెట్టి, అదిగో అలాంటి వాడు అన్నమాట. ఇతడు పరిపూర్ణుడు, ఒక్కడు అంటే ఇతడు ఏకము, ఇంకొక దాంతో కలిసి ఉండడు. ఏది ఆత్మ మరొక ఆత్మతో కలిసి ఉండటం కానీ, లేదా ప్రకృతిని మమేకం చేసుకోవటం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. కనుక వివేక సమర్థంబులకు ఆత్మలక్షణంబులు 12. ఈ ఆత్మకి లక్షణములు అని అంటే ఒకటే అని కాదు. ఇప్పుడు ఒకటే ఆత్మ అయితే ఇప్పుడు కొన్ని చిక్కులు ఏమిటనంటే, అది ఒకటే ఆత్మ అయినప్పుడు మొత్తం పరమాత్మ, పరమాత్మే అవుతాడు తర్వాత. ఇతడు పరమాత్మలో చేరిపోతాడు, భగవంతుడు చెబుతూనే ఉన్నాడు, మమైవ అంశో జీవలోకే జీవభూత సనాతన, నా అంశేనయ్యా జీవుడు, ఈ జీవుడు అనేవాడు నా అంశ అంటే పరమాత్మ అంశ. అంటే పరమాత్మ అంశ కనుక వీడు తక్కువ ఎట్లా అవుతాడు, వీడికి వీడు స్వతంత్రుడే, వీడికి వీడు ఒక్కడే. అంటే రెండవది అవసరం లేదు వీడికి. దీనిని మనకు చక్కగా చెప్పినటువంటిది సంస్కృత భాగవతం కూడా, ఆత్మా నిత్యో అవ్యయ శుద్ధ ఏక క్షేత్రజ్ఞ ఆశ్రయ అవిక్రియ స్వదృక్కు హేతు వ్యాపకో అసంగీ అనావృత. ఈ 12 లక్షణాలు సంస్కృతంలో కూడా ఉన్నాయి, చక్కగా ఈయన చెప్పారు. 12 లక్షణాలు ఉన్నటువంటిది ఆత్మ. ఎప్పుడైనా సరే దీన్ని చక్కగా గుర్తుపెట్టుకోండి, ఈ ఆత్మ లక్షణములు ఇవి 12. ఈ ఆత్మకి ఉండేటటువంటి గుణములు ఉన్నాయి మళ్ళీ, ఆత్మ గుణములు, అవి 13వ అధ్యాయం మళ్ళీ భగవద్గీతలోకి పోతే అక్కడ చెబుతాడు ఆయన. అమానిత్వం అదంభిత్వం అహింసాక్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ అంటూ అక్కడ చెబుతాడు కొన్ని. ఇది ఏమో స్వరూపము, అవి గుణములు. ఇతడు 12 రకాలుగా లక్షణాలు ఇతనివి. ఇతడి గుణాలేమో అమానిత్వము అదంభిత్వము ఇలా ఉండాలి. ఇతడు ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ నేనే ఉన్నతుడిని అనే అహంకారము, మానశ్చిత్త సమున్నతి అంటారు. అంటే నేనే గొప్పవాడిని తనకి తాను అనుకోవటమే మానము, అది లేకపోవటమే అమానిత్వము. దంభము, నన్నే జనమంతా పొగడాలి, ఏదైనా పూజ చేశానంటే నేను చేసినట్టు ఎవరూ చేయలేదు అనాలి, అలాగే భక్తి చేశానంటే నేను చేసినట్టు ఎవరూ చేయలేదు అనాలి అని ఇతరులు మెచ్చుకోవటం కోసమై చేసేటటువంటి క్రియలు దంభాలు, అది లేకపోవటం అదంభం. ఇదిగో ఇలాంటివి వీడు సంపాదించుకోవాలి, ఈ శరీరంలో ఉండి సంపాదించుకునే గుణములు అవి, ఇతడి లక్షణములు ఇవి. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు కూడా ఇతడు వేరుగాను ప్రకృతి వేరుగాను ఉంటుంది. ప్రకృతికి కొన్ని చెప్పారు కదా, ఇది చెట్టుకి ఉన్న పండుకి ఎలా అయితే అది పుట్టుక, అలా నిలిచి ఉండటము, అలా కొంత పెరగటము, పక్వం అవటము, మళ్ళీ కుళ్ళిపోతుంది దాన్నే ఉంటే మళ్ళీ తొడిమ ఊడి రాలిపోతుంది. ఈ ప్రకృతికి లక్షణాలు ఉంటాయి, కానీ ఆత్మలక్షణములు ఇవి 12. దానికి 6 అయితే దీనికి 12 ఉన్నాయి గుణములు. అవి ప్రకృతికి గుణాలు ఏమిటి, సత్వము రజస్సు తమస్సు. ఇక వాటి ద్వారా వచ్చేటటువంటివి ఎన్నో శాఖలు ఉన్నాయి. గుణత్రయ విభాగ యోగం అంటూ చెప్పాడు ప్రత్యేకంగా స్వామి. ఒక్కొక్క గుణము ఎన్నెన్ని విభాగాలు పొందుతూ ఉంటుందో, విభాగము విభాగమే, ఆ 12 అధ్యాయాలు దాటిన తర్వాత అన్ని విభాగ యోగాలే, అన్నింటినీ భాగాలు చేసి చూపిస్తూ ఉంటాడు. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో శరీరము ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఏమిటో ఇక్కడ విడదీసి అక్కడ చూపించాడు. అలాగే ఈ ఆత్మ గుణములు అమానిత్వాదులు అయితే ప్రకృతి గుణములు సత్వరజస్తమస్సులు. ఇలా లక్షణములు వేరు, గుణములు వేరు. ఇలా తెలుసుకుంటే దేహాదులందు మోహజనకంబులకు అహంకార మమకారంబులు విడిచి, ఇకప్పుడు ఈ దేహమునందు ఉన్నటువంటి మోహము, ఈ దేహము నాది అని, ఇక దీనికి కావలసినంత సంస్కారాలే చేస్తూ ఉంటారు. దేహానికే సంస్కారాలు ఇప్పుడు చేసే అన్నీ కూడా ఒక రకం కాదు. ఈ సంస్కారాలని చెప్పబడేవన్నీ దేహ సంస్కారాలు చెబుతారు. 16 చెబుతారే మనకి సంస్కారాలు అంటారు, ఆచారాలు అంటారు. ఈ మొత్తం అన్నీ కూడా సంస్కృతి అని చెప్పేది మొత్తమంతా కూడా దేహానికే. ఆత్మ సంబంధమైనటువంటి లక్షణములను, ఆత్మ సంబంధించినటువంటి సంస్కారములను తెలియచేసేటటువంటివి ఉపనిషత్తులు, భగవద్గీత. బ్రహ్మసూత్రాలంటే సమన్వయం చేయటమే, అవి ప్రత్యేకంగా అవి చెప్పేది ఏమీ ఉండదు. ఈ ఉపనిషత్తులను చాలా గురుకులాల్లో చెప్పినటువంటి ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులలో తేడాలు లేకుండా ఏమేమి గ్రహించాలో వాటిల్లో ఈ గురుకులాలు, ఆ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ లాగా, వెంకటేశ్వర యూనివర్సిటీ సిలబస్ వేరైనా బీఏ డిగ్రీ వస్తుంది, ఆంధ్ర యూనివర్సిటీ సిలబస్ వేరైనా బీఏ డిగ్రీ ఇస్తాడు, ఉస్మానియా, ఇలా ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి, సిలబస్లు వేరు, డిగ్రీలు ఒకటే. అలాగే అవి కూడా గురుకులాలు, వేరువేరు సిలబస్లు ఉపనిషత్తులతో చెప్పుకునేవారు. వాటి సమన్వయం చేసినటువంటి బ్రహ్మసూత్రాలే కానీ ప్రత్యేకించి అవేమీ వరగదోసిందంటూ ఏమీ లేదు. కాకపోతే దాని మీద తన్నుకుంటున్నారు అందరూ, అసలే వదిలిపెట్టేశారు. ఉపనిషత్తులు ఎవరు చదవరు, ఆ బ్రహ్మసూత్ర భాష్యాలు మాత్రం చదివేస్తుంటారు. ఏమర్థం అవుతాయి? అలాగే గీత, భగవద్గీత అంటే మొత్తము భగవానుడు ఋషులయందు ఆవేశించి చెప్పాడు అవన్నీ. అంటే ఆయన చెప్పించినయే, మరి ప్రత్యేకంగా ఆయనే చెబితే నన్ను కొలువు, మన్మనాభవ, మద్భక్తో, మద్యాజి ఇలా అనుకుంటారు కదా. మరి ఆయన నన్నే కొలువు, నన్నే కొలువు అంటాడేంటి, అలా చెప్పకూడదు అంటారు ఇప్పటి వాళ్ళు. ఏదైనా సరే ప్రతిదీ కూడా తనని తాను చెప్పుకోకూడదట, మరొకళ్ళు చెప్పాలట. మరి చెప్పారు మరొకళ్ళు, అక్కడ కూడా వారు క్లియర్గా చెప్పలేకపోయారు. అది కూడా ఆయన చెప్పించటమే ఆవేశమై. కనుక భగవద్గీతలో తాను చెప్పాడు. ఉపనిషత్తులు, భగవద్గీత చదవలసినవి, అవి కూడా అన్నీ అవసరం లేదు. మనకి శంకర భగవత్పాదుల వారు ఒక 10-12 చెప్పారు. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తిత్తిరి, చాందోగ్య, ఐతరేయ, బృహదారణ్యకాదులు, అలాగే శ్వేతాశ్వతరము, నృసింహతాపని ఇంకో 2 కలుపుతారు. ఇంకొంచెం ఒక 3-4 ఈ 12తో పాటు సుబాల ఉపనిషత్తు, మహోపనిషత్తు ఇంకా కొంచెం తీసుకోవచ్చు అని రామానుజుల వారు. అంతే తప్ప ఇప్పుడు ఈ రోజున ఏదో 108 ఉపనిషత్తులు, 200 ఉపనిషత్తులు, అన్ని ఉపనిషత్తులు కనపడుతూనే ఉంటాయి. అల్లా ఉపనిషత్తు దాంట్లోనే, క్రీస్తు ఉపనిషత్తు, ఇవన్నీ ఈ మధ్యన వచ్చినటువంటివి. ఇవన్నీ కూడా పక్కకు తోసేసుకోండి. ప్రధానంగా మనకు వారు ఇచ్చిన ఉపనిషత్తులు చదవండి ముందు, ఈ సూత్రాలు తర్వాత చదువుకోండి. లేదా కేవలం భగవద్గీత ఒక్కటైనా చాలు, మొత్తం సమన్వయం చేసి చెప్పింది. అది లక్షణములు చెబితే భాగవతము లక్ష్యముగా మనకు చెబుతూ ఉన్నది అని చెబుతారు పెద్దలు. ఉత్తర దేశం వాళ్ళు ప్రస్థానత్రయం ఆ మూటితో పాటు భాగవతాన్ని కూడా తీసుకోండి, ప్రస్థాన చతుష్టయము అని కూడా చెప్పారు వారు. కనుక ఇంత విజ్ఞానము, జ్ఞానము తెలుసుకొని మనము పరమాత్మని ఆశ్రయించాలి. ఇంకా చెప్తారాయన, ఇంకా మనం క్రమంగా చెప్పుకుంటూ ఉందాం. జై శ్రీరామ్.